ఒకరోజు ఒక తండ్రి తనకు ఎంతో ఇష్టమైన కారు కడుగుతుండగా వాళ్ళ 4 ఏళ్ల కుమారుడు వచ్చి కారు మీద పిచ్చి పిచ్చిగా గీస్తాడు. అందుకని ఆ తండ్రి ఆ కోపంలో స్పానర్ని విసిరేస్తే ఆ కొడుక్కి తగిలి పెద్ద గాయం అవుతుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళగానే అక్కడ కొడుకు ఎంతో బాధగా, నాన్న ఇది ఎన్ని రోజులకి తగ్గుతుంది అంటాడు. ఇంతలో తను చేసిన ఆ పనికి ఆ తండ్రి చాలా బాధపడుతూ కారు దగ్గరికి వచ్చి కారుని గట్టిగా తంతాడు. ఆ తన్నిన వెంటనే అక్కడే కూర్చొని ఏడుస్తుంటాడు. ఏడుస్తుండగా అప్పుడు పిచ్చి గీతలను చూస్తే ఆ పిచ్చి గీతల్లో ఐ లవ్ యు నాన్న అని ఉంటుంది. ఈ కథలో నీతి ఏంటంటే వస్తువుల కన్నా మనుషుల్ని ఎక్కువ ప్రేమించాలి. వస్తువుల కన్నా వస్తువులు ఈరోజు ఉంటే రేపు పోతాయి. మనకి ముఖ్యంగా కావాల్సింది ప్రేమ అనురాగాలు.